శిరోమాజ్ఞర్ప్రవర్గ్యః గ్రీవా ఉపసదః పురస్తాదుపసదామ్రవర్గ్యం ప్రవృణక్తే గ్రీవాశ్రేవయజ్ఞస్య శిరః ప్రతిదధాతి ప్రవృణక్తే లోకాః ఏభ్యగేవ లోకేభ్యో యజ్ఞస్య శిరోపరుంధే షట్సంపద్యంతే షడ్వారితవః ఋతుభ్యగేవ యజ్ఞస్య శిరోపరుంధే ద్వాదశకృతః ప్రవృణక్తే ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరాదేవ యజ్ఞస్య శిరోపరుంధే చతుర్వింశతిః సంపద్యంతే చతుర్వింశతిరర్ధమాసాః అర్ధమాసేభ్యగేవ యజ్ఞస్య శిరోపరుంధే అసో ఖల సకృదేవ ప్రవృజ్యః ఏకగంహిశిరః అగ్నిష్టోమే ప్రవృణక్తి ఏదావానవై యజ్ఞః యావానగ్నిష్టోమః యావానేవ యజ్ఞః తస్య శిరః ప్రతిదశాది నోక్ష్యే ప్రవృజ్యాత్ ప్రజావై వసవః ఉత్సాని యదుక్ష్యే ప్రవృజ్యాత్ ప్రజాం వసూనస్య నిర్దహేత్ విశ్వతి సర్వపృష్ఠే ప్రవృణక్తి పృష్టాని వా అచ్యుతం చావయంతి పృష్టైరేవాస్మాచ్యుతం చావయిత్వా వరుంధే అవశ్యం గోపామిత్యాహ ప్రాణో వై గోపాః ప్రాణమేవ ప్రజాసుభియాదయతి అవశ్యం గోపామిత్యాహ అసౌ వా ఆదిత్యో గోపాః సహీమా ప్రజా గోపాయతి తమేవ ప్రజానాం గోప్తారం కురుతే అనిపద్యమానమిత్యాహ నహ్యేషు నిపద్యతే ఆచపరాజపతిభిష్టరంతమిత్యాహ ఆచహ్యేషపరాజపతిభిష్టరతి సద్ధేచే సవిశోచేర్వసానమిత్యాహ సద్ధేచేయేష్ విశోచేశ్చమసాన ప్రజా అభివిపశ్యతి ఆవరీవర్తిభువనేష్మంతరిత్యాహ ఆహ్యేషవరీవర్తిభువనేష్మంతః అత్ర ప్రావేర్మసుమాధ్వేయేభ్యాం మసుమాధూచేభ్యామిత్యాహ వాసంతికా వేవాస్మాతో కల్పయతి సమగ్నిరగ్నినా గజేత్యాహ గ్రేష్మా వేవాస్మాతో కల్పయతి సమగ్నిరగ్నినా గజేత్యాహ అగ్నిర్కే వైషోగ్నినా సంగచ్చతే స్వాహా సమగ్నిస్తపదా గజేత్యాహ పూర్వమేవోదితం ఉత్తరేణాభిగృణాది ధర్తాదివో విభాదరజస పృథివ్యా ఇత్యాహ వారిషికాయేవాస్మాతో కల్పయతి హృదే త్వామనసేత్వేత్యాహ శారదావేవాస్మాతో కల్పయతి వివిదేవేర్హోత్రాయచ్చేత్యాహ హోత్రాభిదేవేమాన్ లోకాన్ సందధాతి విశ్వాసాం భువాం వదయిత్యాహ హైమంతికావేవాస్మాతో కల్పయతి దేవశ్రోత్రం దేవఘర్మ దేవాన్ పాయేత్యాహ శైశిరాదేవాస్మాతో కల్పయతి తపోజాం వాజమస్మేన యచ్చతే వాయుమమిత్యాహ యా వైమేధ్యావాగ్ సా తపోజాః తామేవావరుంధే గర్భో దేవానామిత్యాహ గర్భోక్యేడ దేవానాం పితామదీనామిత్యాహ ప్రజా వై మతయః తాసామేష ఏవ పితా ఏప్రవర్గ్యః తస్మాదేవమాహ పతిః ప్రజానామిత్యాహ పతిఃకేడ ప్రజానాః పతిః కవీనామిత్యాహ పతిఃకేడ కవీనాం సందేవో దేవేన సమిత్రాయ దిష్టసకం సూర్యేణారుక్తేత్యాహ అమ్మందేవాదిత్యం ప్రవర్గ్యం శశకంశాస్తి ఆయుర్దాస్తుమస్మభ్యం ఘర్మవర్చోదాసీత్యాహ ఆశమే వైతామాశాస్తే పితానాసి పితానా బోధేత్యాహ బోధయత్యేవైనం న వేదేవకాశా భవంతి పత్రియేదశమః అవవై పురుషే ప్రాణాః నాభిర్దశమే ప్రాణానేవ యజమానే దధాతి అథో దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాగ్నిమవరుంధే యజ్ఞస్య శిరోచ్ఛిద్యత తద్దేవాహోత్రాభిప్రత్యదశుః ఋత్యుజావేక్షంతే ఏదావే హోత్రాహ హోత్రాభిరేవ యజ్ఞస్య శిరః ప్రతిదధాతి ఋషితమవేక్షంతే ఋషితాద్వై ప్రజాపతి ప్రజా అసృజత ప్రజానాగం సృష్ట్యై ఋషితమవేక్షంతే ఋషితాద్వై పర్జన్యా వర్షతి పర్షకః పర్జన్యా భవతి సంప్రజాయే సంతే ఋషితమవే క్షంతే ఋషితమ వై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసినా భవంతి అధీయంతో వే క్షంతే సర్వమాయుర్యంతి నపత్నవే క్షేత యత్పత్నవే క్షేత ప్రజాయేత ప్రజాంతస్తే నిర్దహేత్ యన్నావేక్షేత న ప్రజాయేత నాస్యే ప్రజా నిర్దహేత్ తిరస్కృత్యజుర్వాదేతి ప్రజాయత నాస్యే ప్రజాన్యర్దహతి పుష్టిమతే దేశపేయేత్యాహ సపాక్ష ప్రజా ప్రజాయంతే దేవస్థాదిప్రసవైరసనామాదత్తే ప్రసోవాద్యే అశ్వినాన్ బాహుభ్యామిత్యాహ అశ్వినో హి దేవానామద్భర్యో ఆస్తాం ఓష్ణాహస్తాభ్యామిత్యాహ యత్యై ఆదదేదిత్యేనాస్నాదేత్యాహయుధిష్కృత్యై విలయేఖిలయే సరస్పత్యేహేత్యాహ ఏతాని వా అస్తి దేవనామాని దేవనామైరేవై నామాహ్వయే అసావేఖ్యసావేఖ్యసావేహేత్యాహ ఏతాని వా అస్తి మనుష్యనామాని మనుష్యనామే వై నామాహ్వయే షట్సంపద్యంతే షడ్వారతవ ఋతుభిరేవై నామాహ్వయే అదిత్యా ఉష్ణేషమసేత్యాహ యథాయుజురేవైత వాయుస్తేడైత్యాహ వాయుదేవత్యో వై వత్స పూషా త్వపావసృజత్విత్యాహ పౌష్ణా వై దేవతయా పశవ స్వయైవైనం దేవతయోపావసృజతి అశ్వభ్యాం ప్రదాపయేత్యాహ అశ్వినో వై దేవానాం భిరజో తాభ్యామేవాస్మై భేషజం కరోతి యస్తే శనశ్చైత్యాహ ేనాశుంశోత్రకర్మం పారిధర్మాయ శుంశేత్యాహ యథాద్రోయాదముష్మై దేహేతి తాదృగే వదతే బృహస్పతిస్తోపసేదత్విత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిః బ్రహ్మనైవైనాముపసేదతి దానవస్త్రమేవైత్యాహ మేధ్యానైవైనాం కరోతి విశ్వకృతలోహితేనేత్యాహ వ్యావృత్యై అశ్వభ్యాం బిన్వస్వరస్వే బిన్వస్వోష్ణే బిన్వస్వ బృహస్పతయే బిన్వస్వేత్యాహ ఏతాభ్యోదేవతాభ్య బిన్వదే ఇంద్రాయ బిన్వస్వే ఇంద్రాయ బిన్వస్వేత్యాహ ఇంద్రమేవ భాగధేయేణ సమర్థయతి ద్విరింద్రాయేత్యాహ కస్మాదింద్రో దేవతానాం భూయిష్ట భాక్రమ గాయత్రాధిత్రయిష్టభోసి జాగతమశేషమయమానాధత్తే ఛందాభిరేవైనానాదత్తే సహోర్జో భాగేనోపమేహీత్యాహ ఊర్జగేవైనం భాగమకః అశ్వినో వా ఏతద్యజ్ఞస్విజన ప్రతిదశావబ్రూతాం ఆవాభ్యామేవ పూర్వాభ్యాం వషక్రియాదాయితే ఇంద్రాశ్వినాధునస్తారభ్యేత్యాహ అశ్వభ్యామేవ పూర్వాభ్యాం వషట్కరోతి అసో అశ్వినావేవ భాగధేయేణ సమర్థయతి ఘర్మం పాదవసవాయుదావడిత్యాహ వసూనేవ భాగధేయేణ సమర్థయతి యద్వషట్కురుయాద్ యాదయామాసవషట్కారస్యాద్ యన్నవషట్కురుయాద్ రక్షాగంధయజ్ఞగంహన్యః వడిత్యాహ పరోక్షమేవ వషట్కరోతి నాస్య యాదయామావషట్కారో భవతి నయజ్ఞగం రక్షాగం జఘ్నంతి స్వాహా త్వాసూర్యస్య రస్మయే వృక్షవణయే భవమీత్యాహ యో వాస్య పుణ్యారశ్మిః సవృక్షిమయః తస్మాదేవైనం జహోతి మధుభవేత్యాహ స్వయత్యేవైనం సూర్యస్య తపస్తవేత్యాహ యథాయజురేవేతత్ ద్యావాపృథివేభ్యాం పరిగృహ్ణామేత్యాహ ద్యావాపృథివేభ్యామేవైనం పరిగృహ్ణాతి అంతరిక్షేణ ప్రోపయచ్చామేత్యాహ అంతరిక్షేణైవైనముపయచ్చతి నవాయేదం మనుష్యో భర్తమర్హతి దేవానాం తాపితృణామతో భర్తకం సకేయమిత్యాహ దేవైరేవైనం పితృభిరణమదాదత్తే వివాయేణ ఏతద్ధయంతి యత్పశ్చాత్ప్రవృజ్య పురోజిహ్వతి తేజోసి తేజోనుప్రేహేత్యాహ తేజగేవాస్మిన్ దధాతి దివిస్పృంగామాహిగం సేరందరక్షస్పృంగామాహిగం సే పృథివిస్పృంగామాహిగం సేరిత్యాహాహిగం సాయి సుభరసుభ్రమ్యక్షిమ్యక్షిమా పాహేత్యాహ ఆశిమేవీతామాస్తే శిరోమాయేతద్యజ్ఞస్య యత్ర వర్గ్యః ఆత్మా వాయుః ఉద్యత్యమాదనామాన్యాః ఆత్మన్నేవ యజ్ఞశిర ప్రతిదధాతి అనవాణం ప్రాణానాగం సందత్యై పంచాః పాంతో యజ్ఞః యావానేవ యజ్ఞః తస్య శిర ప్రతిదధాతి అగ్నియే ద్వావసుమతే స్వాహేత్యాః అసౌ వాసుమాన్ తస్మాగేణం జహోజే సోమాయుద్రవదే స్వాహేత్యాహ చంద్రమా వే సోమో రుద్రవాన్ తస్మాగేణం జహోజే వరుణాయుత్వాదిత్యవదే స్వాహేత్యాహ అప్సులే వరుణాదిత్యవాన్ తస్మాగేణం జహోజే బృహస్పతయేత్వా విశ్వదేవ్యావదే స్వాహేత్యాహ బ్రహ్మవై దేవానాం బృహస్పతి బ్రహ్మణ ఏవైనం జుహోది సవిత్రేత్రభుమదే విభుమదే ప్రభుమదే వాజవదే స్వాహేత్యాహ సంవత్సర వై సవిషద్భుమాన్ విభుమాన్ ప్రభుమాన్ వాజవాన్ తస్మాయేవైనం జుహోది యమాయత్వాంగిరస్పదే విద్రమదే స్వాహేత్యాహ రాణో వై యమోంగిరస్వాన్ విద్రమాన్ తస్మాయేవైనం జుహోది వేదాభ్యయేవైనం దేవతాభ్యో జుహోది దశ సంపద్యంతే దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవృంధే రోహిణాభ్యాం వై దేవాస్వర్గం లోకమాయన్ తద్్రోహిణయా రోహిణత్వం యద్్రోహిణో భవతః రోహిణాభ్యామేవ తద్విజమానస్వర్గం లోకమేతి అహర్జ్యోతిర్కేర్ణాజుషదాంశుజ్యోతిర్జ్యోతిషాగస్వాహారాజ్యోతిర్కేర్ణాజుషదాంశుజ్యోతిర్జ్యోతిషాగస్వాహేత్యాహ ఆదిత్యమేవ తపుష్పిల్లోకేణ్యాపురస్తాద్దాధారాత్రియా అవస్థాద్ తస్మాదసావాదిత్యముష్పిల్లోకేహో రాత్రాభ్యాధృతః విశ్వా ఆశా దక్షిణసదిత్యాః విశ్వానేవ దేవాన్ ప్రీణాది అసో దృష్ట్యాయం పాది విశ్వాన్ దేవాన్యాభిహేత్యాహ విశ్వానేవ దేవాన్ భాగధేయేణ సమర్థయతి స్వాహాగతస్య కర్మస్య మహాప్యుపదమశ్వినేత్యాహ అశ్వినాదేవ భాగధేయేణ సమర్థయతి స్వాహాగ్నియజ్ఞయాయ సంయజభ్యరిత్యాహ అభ్యేవైనం ధారయతి అసోభిదేవాకః అశ్వినా ఘర్మం పాదగుంహార్దివానమహర్దివాభిరోతిభిరిత్యాహ అశ్వినా వేమభాగధేయేణ సమర్థయతి అనువాన్యావాగ్భీమభూషాదామిత్యానుమత్యై స్వాహేంద్రాయ స్వాహేంద్రావడిత్యాహ ఇంద్రాయ పురోహూయతే ఆశ్రావ్యాహ ఘర్మస్య యజయతి బహకృతే జహోతి రక్షసామపహత్యై అనువిజయ స్వగాకృత్యై ధర్మపాదమశ్వినేత్యాహ పూర్వమేవోచితం ఉత్తరేణాభిగృణాది అనుభాంద్యావాపృథివీ అవగుంసామిత్యాహానుమత్యై సంభ్రావ్యం యథావన్నమో దివేన పృథివ్యా ఇత్యాహ యథాయుజురేవేదత ద్విధాయుమం యజ్ఞం యజ్ఞమిమం ద్విధా ఇత్యాహ స్వర్గమేవైనం లోకం గమేది దివం గచ్చాంతరిక్షం గచ్చ పృథివీం గచ్చేత్యాహ ఏష్వేవైనం లోకేషు ప్రతిష్టావేది పంచ ప్రతిశా గచ్చేత్యాహ దిక్ష్వేవైనం ప్రతిష్టావయతి దేవాన్ ధర్మపాన్ గచ్చేన్ ధర్మపాన్ గచ్చేత్యాహ భయేష్వేవైనం ప్రతిష్టావయతి యత్పిన్వదే పరుషః పర్జన్యా భవతి తస్మాత్పిన్వమానః పుణ్యః యత్ప్రాన్ పిన్వదే తద్దేవానాం యద్దక్షిణా తత్పితృణాం యన్మృత్యగ తన్మనుష్యాణాం యజిదంగే తద్రుద్రాణాం ప్రాం సముదంచం పిన్వయతి దేవత్రాగః అసౌకలః సర్వాదృశ పిన్వయతి సర్వాదృశ సమే సందే అంతః పరిధి పిన్వయతి తేజసోస్కందాయ విషయపే విహ్యోర్జయపే విహేత్యాహ విషమేవోర్జం యజమానే దశాది యజమానాయ పే విహేత్యాహ యజమానాయైవేదామాశిషమాసాస్తే మహ్యంజేష్ఠాయ పే విహేత్యాహ ఆత్మన ఏవైనామాశిషమాసాస్తే దుష్యే త్వాగ్నాయత్వేంద్రియాయత్వా భూత్యేత్వేత్యాహ యథాయుజురేవేదత ధర్మాదుధర్మామేస్మే బ్రహ్మాణి ధారయేత్యాహ బ్రహ్మణ్యేవైనం ప్రతిష్టాపయతి నేత్రావాదస్కందయాజిత్యభిచరేత్ అముష్యత్వా ప్రాణే సాధయామ్యమునాసహజసంగచ్చేది బ్రూయాద్యం దిష్ట్యాయమేవద్వేష్టి తేనైనకం సహజసంగమేది ఓష్ణే శరదే స్వాహేత్యాహ యా ఏవ దేవతాహుతభాగాః తాభ్యేవైనం జుహోతి గ్రామభ్య స్వాహేత్యాహ యా ఏవాంతరిక్షే వాచః తాభ్యేవైనం జుహోతి ప్రతిరేభ్య స్వాహేత్యాహ ప్రాణావే దేవా ప్రజిదాః తేభ్యేవైనం జుహోతి యా వా పృథివేభ్యాక స్వాహేత్యాహ యా వా పృథివేభ్యామేవైనం జుహోతి పితృభ్యా ఘర్మభ్య స్వాహేత్యాహ ఏ విద్వానః తే పితృఘర్మపాః తేభ్యేవైనం జుహోతి రుద్రాయత్రే స్వాహేత్యాహ రుద్రమేవ భాగధేయేన సమర్థయతి సర్వత సమనక్తి సర్వత ఏవ రుద్రం నిరవదయతే ఉదంచ నిరస్యతి ఏదావే రుద్రస్థితిగే స్వాయామేవ దిశ రుద్రం నిరవదయతే అవపృశ్వాయ నాన్వీక్షేద ఇదన్వీక్షేద చక్షురస్య ప్రమాణిగగ్ని స్యాద్ తస్మాన్నాన్వీక్ష్య అపీపరోమాన్హోరాత్రిపాక్యేజాయమిత్రయాభిస్వాయుర్మేదావర్తమాన్జీరిత్యాహ ఆయురేవాస్మిన్వర్జో దధాది అపీపరోమారాత్రియాన్హోమాక్యేజాయమిత్రయాభిస్వాయుర్మేదావర్తమాన్జీరిత్యాహ ఆయురేవాస్మిన్వర్జో దధాది అగ్నిజ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహాజ్యోతిర్జ్యోతిస్సూర్యస్వాహేత్యాహ బ్రహ్మవాదినా వదంతి హోతవ్యమగ్నిహోత్రుయాద్ అయథాపూర్వమాహుతేజుయాద్ ఎన్న జుయాద్ అగ్ని పరా భవేద్ భూ స్వాహేత్యేవ హోతవ్యం యథాపూర్వమాహుతేజుహోతి నాగ్ని పరా భవతి ఉదగం హవిర్మధు హవిరిత్యాహేనం ఇంద్రతమేజ్ఞావిత్యాహ ప్రాణో వా ఇంద్రతమోగ్ని ప్రాణగేవైనమింద్రతమేజ్ఞోజుహోతి యదానాదివామాహికంసేరిత్యాహికంసారి అశ్రామదేవకర్మ మధుమదామాజవదప్యుమదైత్యాహ ఆశుతమే వేదామాశాతే తథా వినోదేమి రామామాహికంసేరిత్యాహికంసారి తేజసా వాయ్యభ్యంతే ఏ ప్రవర్గేణ చలంతే ప్రాష్టంతే తేజగేవాత్మన్వధరే సంవత్సరన్నమాంసమశ్నీయాత్ న రామాముపేయాత్ న మర్మయేన బిభేద్ నాస్య రామముచ్ఛిష్టం బిభేద్ తేజగేవ తత్సంగ్యశ్యతి దేవాసురాః సంయత్తాసన్ తే దేవాభిజయముపయంతః విభ్రాజిసౌర్యే బ్రహ్మధన్యరసత యత్కించతి వాగేర్త్యం తేజేనైవ కృతేనా గోపాయనే తస్మాదేతత్సంచార్యం తేజసో గోపీచాయ తస్మాదేతాని అజోగుంశ విభ్రాజసౌర్యస్యేత్యాహు స్వాహాత్మా సూర్యస్తస్మిభ్యై ప్రాతస్సంసాదయతి స్వాహాత్మా నక్షత్రేభ్యై సాయం ఏతావా ఏతస్య దేవతాః తాభిరేవైనకం సమర్థయతి ఘర్మయాజుహోతి ఛందాభిరేవాస్యేభ్యో లోకేభ్యశ్రుజమవైజతేజుహోతి అథేయత్రేయమే లోకాభ్యగేవ లోకేభ్యశ్రుజమవైజతే అనునాద్యానుమతిరిత్యాహానుమత్యే దివస్తా పరస్పార్యాదిత్యాహ దివగేవేమాన్ లోకాంతాధార బ్రహ్మణస్తా పరస్పార్యాదిత్యాహ ఏష్ లోకేషు ప్రజాదాధార ప్రాణస్య పరస్పార్యాదిత్యాహ ప్రజాస్వేవ ప్రాణాందాధార శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ర వర్గ్యః అసౌ ఖలు వా ఆదిత్య ప్రవర్గ్యః పయ్యద్దక్షిణా ప్రత్యం చ ముదం చ ముద్వాసయేత్ జిహ్మయజ్ఞ శిరోహరేత్ ప్రాణం చ ముద్వాసయతి పురస్తాదేవ యజ్ఞస్య ప్రతిదధారి ప్రాణం చ ముద్వాసయతి తస్మాదావాదిత్యపురస్తాదుయతి శుభోమయమాన్ చరిత్రాన్నిహరంతి సాత్మానమేవైనకం సదనం కరోతి సాత్మాముష్మిల్లోకే భవతి ఏవం వేద ఔదుంబరాణి భవంతి ఊర్వాదుంబరః ఊర్జమే వావరుంధే పద్మనా వాన్విత్యా యజ్ఞం రక్షాగం సుజాగుంసందే సామ్నా ప్రస్తోదాన్వైదే సామవైరక్షోః రక్షతామహత్యే తిర్నిధనమైదే త్రైమే లోకాః ఏభ్యగేవ లోకేభ్యో రక్షాగస్య వహంతి పురుష పురుషో నిధనమువైదే పురుష పురుషో హిరక్షస్వే రక్షతామహత్యే పృథివ్యామద్వాసయేద్ పృథివీం శుచార్పయేద్ యదశ్వో అపశుచార్పయేద్ యదోషధీషో ఓషధేశుచార్పయేద్ యద్వనస్పతిషో వనస్పతేర్పయేరణ్యం నిధాయోద్వాదయతి అమృతం వే హిరణ్యం అమృతమేవైనమృతిష్టాపయతి వల్గురసంయుధాయాగిరిపరిగంజన్వర్యేతివద్వాగ్ని యావానేవాగ్ని సమేది తిఃపునః పర్యేది షట్సంపద్యంతే షడ్వా ఋతవ ఋతుభిరేవాశుజము సమేది ఋతుస్రక్షర్ణాభిరతస్యేత్యాహ ఇయం వా ఋతం తస్యాయేషయేవనాభిర్తవర్యః తస్మాదేవమాహ సదా విశ్వాయుత్యాహ సదోహీయం అబద్వేదోహపరీత్యాహ్యాదుర్వ్యామద్యే ఘర్మేతత్తేన్నమేతత్పురేషమితద్ధ్రామసమిశ్రేణ పూరయతి ఊర్ద్వా అన్నాద్యంతథి ఊర్జేవేణమన్నాద్యేన సమర్థయతి అనశనాయుగో భవతి ఏకం వేద తన్ ధర్నామాదిర్వ్యాగం సర్వ ఇత్యాహ రూపమేవాస్యేతన్న హిమానం వృంతిం బంధుతాం యాజత్తే సమహమాయుషాదం ప్రాణేనేత్యాహ ఆశితమేవైతామాశాయోస్మాన్వేక్ష వయం దుష్మయుత్యాహ అభిచార ఏవాస్యేత అశిక్రదృశాహ వృషాశ్లేషః వృషాహే మహాన్మిత్రోదరశరీత్యాహ స్థౌత్యేవైనమేతత్ త్రిసుఖముద్రయోహరిత్యాహ సామేవైన యోనింగమేది నమస్తేస్తు మామాహిగం ధేరిత్యాహారిగం సాయే విశ్వావశకం సోమగం ధర్మమిత్యాహ యదేవాస్య క్రియమాణస్యాంతరయంతి తదేవాస్యైతేనాప్యాయతి విశ్వావసరభిర్మగ్నాహ పూర్వమేవోదితం ఉత్తరేణాభిగృణాది ధియోహిన్ వానోధేయిన్నా వ్యాదిత్యాహ ఋతూనేవాస్మై కల్పయతి ప్రాధానం గంధర్వో అమృతానివోచదిత్యాహ ప్రాణా వా అమృతాహ ప్రాణానేవాస్మై కల్పయతి ఏతత్వం దేవ కర్మ దేవో దేవానుపాగాయిత్యాహ దేవో కేషతం దేవానుపైతి ఇదమహం మనుష్య మనుష్యానిత్యాహ మనుష్యో హి ఏషతం మనుష్యానుపైతి ఈశ్వరో వై ప్రవర్గ్యముద్వాసయన్ ప్రజాపశోన్స్వామేతమనోద్వాసస్వామేతానిమేహి ప్రజాసమరాయస్పోషేణేత్యాహ ప్రజామే పశోన్స్వామేతమాత్మన్ధత్తే సుమిత్రానాపకోషధే సంవిత్యాహ ఆశుకమే వేతామాశాస్తే దుర్మిత్రాస్తస్మై భూయాసుర్యోస్మాన్ వేష్టయం చ వయం దుష్మయిత్యాహ అభిచార ఏవాశీతః ఖ్యమతేవాసయతి ఉదిత్యం చిత్రమితి సౌదేభ్యాముభ్యాం పునరేత్యగార్హపత్యోతి అయం వై లోకో గార్హపత్యః అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి అసౌ ఖలు వాదిత్యస్సు వర్గో లోకః యత్సౌరే భవతః తేనేవ సువర్గాన్ లోకాన్ నైతి ప్రజాపతిం వై దేవా శుక్రం వయో లుక్రాన్ తదేభ్యోనవ్యభవత్ తదగ్నిర్వ్యకరోత్ తాని శుక్రియాణి సామాన్యభవన్ తేషాయోరసోత్యక్షరత్ తాని శుక్రయోగిష్యభవన్ శుక్రియాణాం వా ఏతాని శుక్రియాణి సామపయసం వా ఏతయోరన్యత్ దేవానామన్యత్పయః యద్గోపయః ప్రత్సాంనఃపయః యదజాయేపయః తద్దేవానాం పయః తస్మాద్యత్రైతేర్భ్యశ్చరంది తర్పయసాచరంది ప్రజాపతిమేవ తద్దేవాన్ పయసాన్నాద్యేన సమర్థయంతి ఏషత్వే సాక్షాత్ ప్రవర్గ్యం భక్షయతి యస్యైవం విదుష ప్రవర్గ్య ప్రవర్జతే ఉత్తరవేద్యాముద్వాసయే తేజస్కామస్య ఏషో వా ఉత్తరవేదిః తేజః ప్రవర్గ్యః తేజసైవ తేజస్తమర్థయతి ఉత్తరవేద్యాముద్వాసయన్నకామస్య శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ర వర్గ్యః ముఖముత్తరవేదిః శీర్షేణ ముఖం సంసధాత్యన్నాద్యాయ అన్నాద ఏవ భవతి యత్ర ఖలు వా ఏతముద్వాసినం వయాగం శివర్యాసదే పరివేదాగం సమాహం ప్రజావయాగస్యాసదే తస్మాదుత్తరవేద్యామేవోద్వాసయేత్ ప్రజానాం గోపేషాయ పురోవాపశ్చాద్వాద్వాసయేత్ పురస్తాద్వాయజ్యోజయతి తత్పశ్చాన్నిమ్రోజతి స్వామేవేనం యోనిమనోద్వాసయతి అపాం మధ్య ఉద్వాసయేత్ అపాం వా ఏతన్మధ్యా జ్యోతిరజాయత జ్యోతిప్రవర్గ్యః స్వయేవేనం యోనో ప్రతిష్ఠాపయతి యన్ దృశ్యాద్ యత్ర సస్యాద్ తస్యాం దిశ్యుద్వాసయేత్ ఏష వాగ్నిర్వైష్వానర యత్ప్రవర్గ్యః అగ్నేవేనం వైష్వానరేనాభిప్రవర్తయతి ఔదుంబర్యాగం శాఖాయాముద్వాసయేత్ ఊర్ధ్వా ఉదుంబరః అన్నం ప్రాణః సుర్ఘర్మ ఇదమహముష్యాముష్యాయణ ప్రాణమిదహామేత్యాహ శ్రీవాస్య ప్రాణమపి దహతి రాజగాద్యమార్చతి యత్ర దర్భా ఉపయేక సంతతాస్యః తదుద్వాసయ దృష్టికామస్య ఏతావాపామనోధ్యావర్యో నామ యద్దర్భాః అసౌ ఖలు వా ఆదిత్యమిదో వృష్టిముదీరేతి అసా దేవాస్మాదిత్యో వృష్టిర్నియచ్చతి ధన్వనాయంతే ప్రజాపతి సంభ్రియమాన సమ్రాట్ సంభృత ధర్మ ప్రవృత్త మహావీర ఉద్వాసిత అసో ఖలు వా వేద ఆదిత్యవర్గ్య సేతాని నామాన్యకృతాన్ ఏం వేద విదురేనన్నాంనా బ్రహ్మవాదినా వదంతి యో వే వశీయాగం సంయథా నామోపచరతి పుణ్యాత్యం వేద తస్మై కామయతే పుణ్యాత్మస్మై కామయంతే ఏం వేద తస్మాదేవం విద్వాన్ ఘర్మే దివారక్షేత సమ్రాట్ దినక్తం ఏతే వా ఏతస్య ప్రియ ధనువౌ ఏతే అస్య ప్రియ నామని ప్రియేణం ధనువా ప్రియ నామ్నా సమర్థయతి కీర్తిరశ్రమోర్వాగచ్చతి జనతామాయుత గాయత్రీ దేవేభ్యోపాక్రామద తాన్ దేవా ప్రవర్గేణైవానుభ్యభవన్ ప్రవర్గేణాప్లవన్ యచ్చతర్విపుంశతి కృత ప్రవర్గ్యం ప్రవణగ్నే గాయత్రీమేవ తదనుభవతి గాయత్రీమాప్నోతి పూర్వాగచ్చతి ఐశ్వరేవ సగుంసన్న బసవ ప్రవృత్త సోమాభిగీర్యమాన ఆశిన పయస్యానీయమానే మాదసన్నే ఔష్ణవదంత సారసురాష్యందమాన మైత్రశ్రో గృహీత ఏజముద్యతో వాయు ప్రియమాన ప్రజాపతి హూయమానో వా భృద అసో ఖలు వా వేదాదిత్య క్షత్రవర్గ్య సేనామాన్యకృత ఏం వేద విదురేణన్నాంనా బ్రహ్మవాదినా వదంతే యన్మన్వయమాహుతిం నా శ్రుతేథ కస్మాదేశోశ్రుతే వాగేదేతి బ్రూయాత్ వాచ్యేవ వాచం దశాది కస్మాదశ్రుతే ప్రజాపతిర్వా ఏషద్వాదశశా విహిత యత్రవర్గ్య యత్రాగమకాశేభ్య తేన ప్రజా సృజత అవకాశేర్దేవా సురా సృజత యథోర్ధమవకాశేభ్య తేనాన్నమసృజత అన్నం ప్రజాపతి ప్రజాపతిర్వాద సవితా భూత్వా ప్రథమే హంతృజ్యే తేన కామాగుమ్యేది యద్వితీయే హంతృవృజ్యే అగ్నిర్భూత్వా దేవానేది యత్తృతీయే హంతృవృజ్యే వాయుర్భూత్వా ప్రాణానేది యచ్చతుర్థేహం ప్రవృత్తే ఆదిత్యో భూత్వా రశ్మీనేది యత్పంచమేహం ప్రవృత్తే చంద్రమా భూత్వా నక్షత్రాణ్యేది యక్షేహం ప్రవృత్తే ఋతుర్భూత్వా సంవత్సరమేది యత్సప్తమేహం ప్రవృత్తే దాతా భూత్వా శక్వరీమేది యతష్టమేహం ప్రవృత్తే బృహస్పతిర్భూత్వా గాయత్రీమేది ఎన్నవమేహం ప్రవర్జతే మిత్రో భూత్వా త్రిపురిమాల్లోకానేది యద్దశమేహం ప్రవర్జతే వరుణా భూత్వా విరాజమేది యదేకాదశేహం ప్రవర్జతే ఇంద్రభూత్వా తృష్టుభమేది యద్వాదశేహన్వృతిరే సోమా భూత్వా ద్వితీయమేది యత్పురస్తాదుపశదాహన్వృతిరే తస్మాదితః పరాముమోన్ లోకాగస్తమన్యేది పిరుపరిష్టాదుపశదాహన్వృతిరే తస్మాదుమతోర్వాయుమాన్ లోకాగస్తమన్యేది ఏం వేద ఐవదపతి శరణస్తం నోవాహాసీత్ ఓం శాంతి శాంతి శాంతి ఓం.